ఉంది రోచని స్నేహం ఇప్పుడే అది కానుంది తీయని బంధం శుభలేఖలు పంపే మంచి ముహూర్తం కరుగున వస్తుంది ప్రేమ ఎందుకనే నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు పంపే మంచి ముహూర్తం కరుగున వస్తోంది ప్రేమ ఎందుకు